171 హార్దసంతమ సపహ సం భా హార్దసంతమ సపహ హృదయవచ్చిన హార్తః యో వేద నిహితం గుహాయాం ఇతి శృతేః అస్మిన్ యత్సంతమసం ఆవారకత్వాత్ తమ ఆసీత్ ఇతి శృత్యా చ ఆత్మవిషేకం తదాశ్రయమజ్ఞాన మనర్థకర మవ్యాకృత కాసమితి చేతే మహావాక్య శ్రవణజన్య ధీవృత్తి ప్రతి శంకర గ్రంథరత్నావళి నాహం బ్రహ్మాస్మి సోహం ఫలితాక రేణ అపహంతితి సా తథా సంసారీ బ్రహ్మనాస్తి న భౌతి చైత్యజ్ఞానస్య న బ్రహ్మాస్మి సచ్చిదానందలక్షణ సచ్చిదానందలక్షణ ఇతి ఏకాకార వృత్తి బాధ్యత్వనీయమైన బాధాధిష్టానం నేహ నానా ఇతి శృతి సిద్ధ బ్రహ్మరూపేతి యుసత్ ఓం హార్దసంతమసాపహాయే నమః. ఆం వి హృదయన ఛిన్నమైనది హార్దము యో వేద నిహితం గుహాయాం హృదయ గుహాయందు నిహితమయ్యున్న వస్తువును తెలుసుకొనినవారు బ్రహ్మవేత్త లగుదురని శృతి చెప్పుచున్నది. కావున హారమైన గుహయందు ఆవా రకమైన హృదయగత చైతన్యమును లచ్ఛాదించున్నది ఏ తమస్సు గలదో తమ ఆసీత్ అను శృతిననుసరించి హృదయమునందలి యా తమస్సు ఆత్మవిషేకమైన ఆత్మాశ్రయమైన యజ్ఞానము ఆ యజ్ఞానము అనర్థదాయకమైనది. యవ్యాకృతాకాశమని చెప్పబడును. వేదాంత మహావాక్య శ్రవణాదుల వలన కలుగునట్టి చితనుత్తియందు ప్రతిబింబించిన రూపముతో తమస్సును అజ్ఞానమును పోగొట్టు నదిగాన త్రిపురసుందరి హార్దసంతమసపహ ఎని భక్తులచే నారాధనీయ ఎగుచున్నది. నేను బ్రహ్మనుగాను సంసారిని, ఆ బ్రహ బ్రహ్మ నస్తువు లేనేలేదు భాసించుటలేదు అనేది యజ్ఞానము. బ్రహ్మను నేను సచ్చిదానంద లక్షణములు గల బ్రహ్మనేయున్నాను అనేది ఏకాకార వృత్తి చేత బాధింపబడు నను నియమము వలన దేవి బాధకు అధిష్టానమైయున్నది. నేహ నానా అనుశృతి ఇక్కడయ్యున్నది ఏకమైన సద్వస్తువే నానాత్వము లేదని ప్రతిపాదించుచున్నది. అట్టి శృతి ప్రమాణ సిద్ధమైన బ్రహ్మస్వరూపము గలది పరమేశ్వరి ఎని భావము.